ఉష్ణము ఉష్ణోగ్రత 17వ భాగం. అలాంటిదే మరో తప్పుడు నమ్మకం కూడా ఉంది. వాయువులో అణువుల చుట్టూ ఉండే ప్రదేశం యొక్క ఆయతనంతో పోలిస్తే అణువుల ఆయతనం చాలా చిన్నదని ముందు అనుకున్నారు. ఇది కూడా పూర్తిగా నిజం కాదు. ముఖ్యంగా అధిక పీడనాల వద్ద ఈ వ్యత్యాసం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కనుక పైన చెప్పుకున్న నమ్మకాలని ఇప్పుడు సరిదిద్దుకుంటూ సిద్ధాంతాన్ని మారుస్తాం. అణువుల మధ్య ఆకర్షణ బలం ఉంటుందని గుర్తిస్తున్నాం. కనుక గోడని ఢీకొనటానికి పోతున్న అణువుని మిగతా అణువులు కొద్దిగా వెనక్కు లాగుతాయి. ఆ కారణం చేత పూర్తి బలంతో అణువు గోడని ఢీకొనదు. అణువుల మధ్య ఆకర్షణ ఉన్నప్పుడు గోడ మీద పనిచేసే పీడనం పివి అనుకుంటే, ఆకర్షణ లేనప్పుడు గోడ మీద పీడనం పిఐ అనుకుంటే, ఈ రెండింటి మధ్య తేడా పిఎక్స్ ఈజ్ఈక్వల్ టు పిఐ మైనస్ పివి అనుకుందాం. అంటే వాస్తవ వాయువులోని పీడనం పివికి పిఎక్స్ అనే అదనపు పీడనం కలిపితే ఆదర్శ వాయువులోని పీడనం పిఐ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం పిఎక్స్ విలువని అంచనా వేయాల్సి ఉంది. తొట్టెలో ఒక గోడని ఢీకొనబోతున్న అణువుని పాత్రలో మిగతా అణువులు వెనక్కి లాగుతాయి. అంటే ఆ వెనక్కి లాగబడే బలం తొట్టెలో ఉండే అణువుల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. అంటే అది తొట్టెలో వాయువు యొక్క సాంద్రత డి మీద ఆధారపడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నది, గోడని ఢీకొంటున్న ఒక అణువు మీద మిగతా అణువులు ప్రయోగించే బలం సంగతి. మరి గోడని ఢీకొంటున్న అణువులు ఎన్నో ఉంటాయి. ఆ అణువుల సంఖ్య కూడా తొట్టెలో వాయువు సాంద్రత డి మీద ఆధారపడుతుంది. కనుక మొత్తం మీద పిఎక్స్ విలువ డి స్క్వేర్ మీద ఆధారపడుతుంది. తొట్టెలో ఉన్న వాయువు ద్రవ్యరాశి విలువ స్థిరంగా ఉంటుంది. కనుక పిఎక్స్ విలువ తొట్టె యొక్క ఆయతనం వి యొక్క వర్గానికి, అంటే వి స్క్వేర్కి విలోమానుపాతంగా మారుతుందని అనుకోవచ్చు. కనుక ఏ అనే స్థిరాంకాన్ని ప్రవేశపెడుతూ పిఎక్స్ విలువని ఇలా ఇవ్వవచ్చు, పిఎక్స్ ఈజ్క్వల్ టు ఏ బై వి స్క్వేర్. కనుక వాయువులోని అణువుల మధ్య ఆకర్షణ బలాలని పరిగణనలోకి తీసుకుని పీడనం పి యొక్క విలువని సవరిస్తూ కొత్త పిని ఇలా వ్యక్తం చేయవచ్చు, పి ప్లస్ పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఏ బై వి స్క్వేర్. మరి ఇప్పుడు ఆయతనం వి సంగతి ఏమిటి? దానిని కూడా సవరించవలసిన అవసరం ఉందా? బాయిల్ నియమం ప్రకారం పీడనం పెరుగుతుంటే ఆయతనం తగ్గుతూ వస్తుంది. అంటే వి ఆయతనం ఉన్న వాయువు ఇంకా సంకోచించటానికి ఆయతనం వి మిగిలి ఉందన్నమాట. అంటే వాయువు బాగా సంకోచించి చివరికి 0 ఆయతనం వరకు సంకోచించగలదని నమ్మకం. కానీ ఆ నమ్మకం నిజం కాదు. ఎందుకంటే వాయువులోని రేణువులకి కొంచెం ఆయతనం ఉంటుంది. వాయువు సంకోచిస్తున్నప్పుడు ఒక దశలో అణువులు ఒకదానినొకటి రాసుకుంటున్నంత దగ్గరికి వస్తాయి. ఆ దశ తరువాత ఆయతనం ఇక తగ్గే అవకాశం ఉండదు. అణువులు ఒకదానినొకటి తాకినంత వరకు వచ్చిన దశలో ఆయతనం విలువ బి అనుకుంటే ఆయతనాన్ని కూడా సవరించి కొత్త విలువని ఇలా వ్యక్తం చేయవచ్చు, వి మైనస్ బి. పీడనం ఆయతనాల ఈ కొత్త విలువలని తిరిగి బాయిల్ సమీకరణంలో ప్రతిక్షేపిస్తే వాస్తవ వాయువుల ప్రవర్తనని వర్ణించగల ఓ కొత్త సమీకరణం వస్తుంది. పి ప్లస్ ఏ బై వి స్క్వేర్ ఇంటూ వి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. దీనినే వాండర్ వాల్స్ సమీకరణం అంటారు. ఎందుకంటే దీనిని మొట్టమొదట కనుక్కున్నవాడు యోహానిస్ డిడరిక్ వాండర్ వాల్స్ అనే డచ్ శాస్త్రవేత్త. ఈ సమీకరణాన్ని అతడు 1873లో కనుక్కున్నాడు. ఈ సమీకరణానికి ఆధారమైన అణువుల మధ్య ఆకర్షణ బలాలని వాండర్ వాల్ బలాలు అంటారు. వాండర్ వాల్ సమీకరణంలో వాడే ఏ బి విలువలు సామాన్యంగా చాలా చిన్నవి. వాటి విలువలు వాయువు నుండి వాయువుకి మారతాయి. ఆ వాయువులో అణువులు ఆక్రమించే ఆయత్నాన్ని బట్టి, వాటి మధ్య ఉండే ఆకర్షణ బలాలను బట్టి ఆ విలువలు మారతాయి.